కవిరా కుక్కురు కుక్కురుకు సరి సరిల్ని తక్క విరాచులకు రంగుల రాజులకు రూపయ్యారి రీచులకు సరి సరిల్ని తక్క విరాచులకు రంగుల రాజులకు రూపయ్యారి రీచులకు సరి సరిల్ని తక్క విరాజులకు రంగుల రాజులకు రూపయ్యారి రీచులకు సరగమాడే ముద్దుల కోరింకు చెలి చెలి నా కొక్కరు కొక్కరుకు సరే సరే నీ తక్క విరాజులకు